రెండవ అధ్యాయము. సంజయుడు ఇలా చెప్పినాడు. 2.1 తం తథా కూపయా విష్ణ మశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్యము వచ మధుసుదనః. అనగా ఈ విధంగా నీటితోనూ భయంతోనూ కూడియున్న కన్నులు గలిగి శోకభావమునందు మునిగియున్న అర్జునుని చూచి భగవంతుడైన మధుసూదనుడు ఇలా అన్నాడు. 2.2 కుత్వ కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య మకీర్తికర మర్జున. అనగా ఓ అర్జున, శ్రేష్ఠులైన పురుషులు కోరనటువంటిది స్వర్గమును పొందుటకు పనికిరానిది మరియు అపకీర్తిని కలిగించినటువంటి అనర్థదాయకమైన ఈ విషాదము మోహము ఈ యుద్ధక్షేత్రమునందు నీకు ఇట్లు కలిగినది. 2.3 క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వేత్తిష్ఠ పరంతప. అనగా ఓ పార్థ, నీవు పిరికివాడవు కాబోకు, పిరికితనము గౌరవప్రదమైనది కాదు. ఓ శత్రువులను పీడించు అర్జున, క్షుద్రమైన ఈ హృదయ దుర్బలత్వమును వీడి యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. 2.4 కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభేహ ప్రతి యోత్స్యామి పూజార్హావరసుదన. అనగా ఓ మధుసూదన, యుద్ధక్షేత్రమునందు నా పితామహులైన భీష్ముల వారితోనూ గురుదేవులైన ద్రోణాచార్యుల వారితోనూ నేను బాణములతో ఏ విధముగా యుద్ధము చేయగలను? రువురు గూడకు పూజార్హులుగదా. ఏలేనా ఓ అరసుదన, శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 10.5 గురు నహత్వా హి మహానుభావ శ్రేయో భోక్తుం భైక్ష్యమపిహలోకే హత్వార్థకామాంస్తు గురు నిహైవ భుంజీయ భోగానృధిర ప్రదిష్టాన్. అనగా తాటి మహనీయులు మరియు పూజ్యులు అయిన వారిని చంపుట కంటే ఈ లోకములో ఢీక్షాటనము చేసుకుని జీవించుట మంచి పని. ఏలేనా ఈ గురుజనులను వధించి ఈ ప్రపంచమునందు నేను రక్తముతో కూడిన సంపదను కోరికలతో కూడిన భోగములను ఎట్లు అనుభవించగలను? వారిని వధించినందువలన నాకు లభించినవి ఇహలోక భోగములేగదా. 2.6 నచేతద్విద్మః కతరన్నో గరియో యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్తే 2 మెనస్వసతితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. అనగా మనం ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో నాకు బొత్తుగా తెలియకున్నది. ఈ జరగబోవు యుద్ధమునందు మనం విజయమును పొందుదుమో లేక అపజయమునే పొందవలసి యుండునో తెలియకయ్యున్నది. ఎవరిని వధించి మనం బ్రతికి ఉండడం కూడా కోరుకోవడం లేదో అటువంటి ధృతరాష్ట్రుని పుత్రులు మనతో యుద్ధం చేయడానికి మనకు ఎదురుగా నిలబడియున్నారు. 2.7 కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యశ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిశుస్తే 2హం సాధి మాం త్వాం ప్రపన్నం. అనగా పిరికితన రూపమైన దోషము వలన నశించిన స్వభావుడను మరియు కర్తవ్య నిర్ణయము చేయుటేందు విఫలుడనైన నాకు శుభములను కలుగజేయనటువంటి నిరుష్టమైన మంచి మాట ఒకటైనా చెప్పమని మిమ్ములను వేడుకొనుచున్నాను. నేను ప్రస్తుతము మీ శిష్యుడను. మిమ్ము శరణజొచ్చియున్న ఈ దాసునకు సదుపదేశము చేయమని ప్రార్థించుచున్నాను. 28 నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్య చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నరుద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. అనగా ఏలేనా, ఈ భూమి మీద నిష్కంటకమై ధనధాన్యాదులతో నిండియున్న రాజ్యమునుగాని లేక దేవతల స్వాధీనమునందున్న స్వర్గాధిపత్యమును గాని పొందినప్పటికీ ఇప్పుడు నా ఇంద్రియములను తపింపజేయుచున్న దుహఖమును తొలగించు ఉపాయము నాకు తోచుటలేదు. ఇంతలో ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా అన్నాడు. హృషికేశం గుడాకేశ పరంతప నయో స్య ఇతి గోవిందముక్త్వా తుష్టిం బభూవః. 29. ఏవముక్త్వా శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 11. అనగా శత్రువులను తపింపజేయు ఓ ధృతరాష్ట్ర మహారాజా. నిద్రను జయించినటువంటి అర్జునుడు సర్వాంతర్యామైన శ్రీకృష్ణునితో ఇలా అనగా పై విధముగా చెప్పిన తరువాత నేను యుద్ధము చేయను అని కూర్చున్నాడు. 2.10 తమువచ హృషికేశ ప్రహసన్నివ భారత సేనయోర్భయోర్మధ్యే విషిదంతమిదం వచః. అనగా ఓ మహారాజా, ఆ విధముగా ఇరు సైన్యముల మధ్య శోకించుచూ కూర్చొనియున్న అర్జునుని జూచి నవ్వుచూ భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. వ్యాఖ్య ఇచ్చట దృష్ట్వాతు పాండవానికం గీత 1-2 వరకు అను శ్లోకము మొదలు యనయోత్స్య ఇతి గోవిందముక్త్వా తుష్టిం బభూవః. గీత 2-9 వరకు అను శ్లోకము వరకు చెప్పబడిన గ్రంథమునకు అర్థము ఈ క్రింది విధముగా గ్రహించవలేను. ఈ ప్రకరణము సర్వప్రాణుల యొక్క శోకము మోహము మొదలగు ప్రాపంచిక కారణ స్వరూపములైన ఏ దోషములు కలవో వాటి యొక్క ఉత్పత్తికి కారణము చెప్పుట కొరకే చెప్పబడినదని గ్రహించవలయేను. అట్లేలేని అన్నచో కథం భీష్మమహం సంఖ్యేగి. 2-4 వరకు మొదలగు శ్లోకముల ద్వారా అర్జునుడు అదే విధముగా రాజ్యము, గురువు, గురుపుత్రుడు, మిత్రులు, సహృదయులు, స్వజనులు అనగా బంధువులు మరియు తాతలు తండ్రుల విషయమున గూడా వీరంతా నావారు, నేను వాళ్లవాడను అని ఈ విధముగా అజ్ఞాన జనితమైన ప్రేమ విచ్ఛేదము మొదలగు కారణముల వలన జరగబోవు శోక మోహములను తెలిపియున్నాడు. ఆ అర్జునుడు మొదట తనంత తానుగానే అనగా ఇతరులెవ్వరి ప్రేరణ లేకుండగానే క్షాత్రధర్మమైన యుద్ధ కార్యమునందు పాల్గొనుటకు వచ్చియేయున్నాడు. అయినప్పటికీ శోకమోహాదుల కారణముగా వివేకజన్య జ్ఞానము మరుగుపడగా అతడు యుద్ధ విముఖుడు అయినాడు. అంతేగాక పరధర్మమైన అనగా బ్రాహ్మణ ధర్మమైన భిక్షాటనము ద్వారా జీవితమును గడపతలంచినాడు. ఈ విధముగా ఏ మానవుని చిత్తము శోకమోహాదులతో ఆవరించబడునో అతడు స్వధర్మాన్ని వదలి నిషిద్ధమైన పరధర్మాన్ని గ్రహించుటకు ప్రయత్నిస్తాడు. ఇటువంటివారు ఒకవేళ స్వధర్మ పాలనకు కట్టుబడియున్నప్పటికీ మనస, వాచ మరియు శారీరక ప్రవృత్తి కారణముగా ఫలాకాంక్ష కలిగిన వారే అహంకార భావము కలిగియే యుందురు. అలా ఉన్నందువలన పుణ్యపాపములు రెండు పెరుగుతూ ఉంటూ ఉన్నందువలన మంచి చెడ్డ జన్మలు సుఖదుహకములకు ప్రతిరూపమైన సంసార నివృత్తి జరగదు. ఆ కారణముగా శోకమోహములు రెండు కూడా సంసారమునకు బీజముల వంటివి అనగా తిరిగి జన్మమరణములు కలిగించునవే. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 12. ఈ రెండు అనగా శోకమోహములు సర్వకర్మ సన్యాస పూర్వకమైన ఆత్మజ్ఞానము లేకుండా ఇతర ఉపాయముల ద్వారా నశింపనేరవు. అందువలన లోకులందరికీ ఆత్మజ్ఞానమును కలిగించుకోరుచున్న భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్తముగా చేసుకుని అసోచన్ గీత 2-11 వరకు మొదలగు వాక్యములను ఉపదేశించున్నాడు. ఈ విషయమై చాలామంది టీకాకారులు కేవలము సర్వకర్మ సన్యాస పూర్వకమైన ఆత్మజ్ఞానము ద్వారా శోకమోహములు నివర్తించవనియు మోక్షము కలుగదనియు చెప్పుచున్నారు. కాని అగ్నిహోత్రాది శ్రాతస్మార్త కర్మసహేతుకమైన జ్ఞానము ద్వారా మోక్షము కలుగునని ఇదియే గీత యొక్క నిశ్చితమైన అభిప్రాయమని చెప్పుచున్నారు. ఈ భావమును బలపరుచుటకే వారు కొన్ని ప్రమాణములను కూడా చెప్పుచున్నారు. అవి ఏవనా? అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి గీ. 2-33 వరకు కర్మణ్యవాధికారస్తే కురుకర్మే తస్మాత్వం గీ. 2-47 వరకు మొదలగు ప్రమాణ వాక్యములు చూపుచున్నారు. వారు ఇంకా ఏమంటున్నారంటే, అహింసాభావముతో కూడియున్నంత మాత్రమున వైదిక కర్మలు అధర్మముతో కూడినవని చెప్పరాదు. ఏలైనా గురువులు, సోదరులు, పుత్రులు మొదలగు వారిని వధించుటయే స్వరూపముగా కలిగియున్న అత్యంత క్రూరమైన యుద్ధమే స్వధర్మముగా కలిగియున్న క్షాత్రధర్మము. వేదాది శాస్త్రముల యందు క్షత్రియ వర్ణము వారికి స్వధర్మముగా చెప్పబడియున్నందున అహింస ఆ మారణకాండ అధర్మమని, పాపహేతువని చెప్పరాదని కొందరి భాష్యకారులు వాదము. అంతేకాకుండా అటువంటి స్వధర్మమైన యుద్ధము చేయకుండినచో తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. గీ 2-33 వరకు అనగా స్వధర్మమును ఆచరించని వారికి పాపము సంభవించును. ఈ విధముగు దోషమును చూపించువారికి భగవానుడైన శ్రీకృష్ణుల వారు చెప్పిన జీవన పర్యంతము కర్మలు చేయుచుండుము అను వాక్యము శృతిననుసరించి జంతువధ మొదలగునవి అధర్మ కర్మలు కానేరవు. కాని వారు అలా చెప్పునది సరికాదు. ఏలైనా వేవేగా 2 విధములైన బుద్ధులను ఆశ్రయించియున్న జ్ఞాననిష్ట మరియు కర్మనిష్ట వేరువేరుగా చెప్పబడియున్నది. అసోచ్యన్ గీ 2-11 వరకు అను శ్లోకము మొదలు స్వధర్మపి చావేక్ష్య గీ 2-31 వరకు అను శ్లోకము యొక్క మొదటి ప్రకరణము నుండి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏ పరమార్థమైన ఆత్మతత్వమును నిరూపించియున్నాడో అది అంతయు సాంఖ్యమతమునకు చెందినదైయున్నది. ఆ సాంఖ్యమతముననుసరించి విచారించి చూచిన ఏడల ఆత్మయందు జన్మమరణాది 6 విధములైన వికారములు లేనందున ఆత్మకు కర్తృత్వము కుదరదు లేదు. ఈ ప్రకారమైన నిర్ణయము ఆ ప్రకరణము యొక్క అర్థమును విచారణ చేసినందున కలుగుచున్నది. అటువంటి విచారణ చేయు బుద్ధిని సాంభ్యబుద్ధి లేక సాంఖ్యుల మతముననుసరించి విచారించినందువలన శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 13 కలిగిన నిశ్చయము. ఈ నిశ్చయము ఏ జ్ఞానులకు వివేకముతో కూడిన నిశ్చయముగా తోచుచున్నదో వారలు సాంఖ్యయోగులు. అట్లుగాక అనగా పైన చెప్పబడినటువంటి సాంఖ్యబుద్ధి ఏర్పడక పూర్వము ఆత్మదేహాదుల కంటే వేవుగా ఉన్నదని, దానికి కర్తృత్వము భోక్తృత్వము కలదని తలంచువారు. అనగా ధర్మాధర్మములతో కూడియున్న మార్గమున మోక్షమును పొందుటకు అవసరమైన అనుష్ఠానమును చేయుటకు ప్రయత్నించుటయే స్వరూపముగా కలిగియున్న బుద్ధి యోగబుద్ధి. అలాంటి యోగబుద్ధి కలిగియుండుట ఎవరికి సమ్మతమో వారు యోగులు. ఈ విధంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏషాతే 2 భిహిత సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణుగి 2.39 అను శ్లోకము నుండి పైన చెప్పబడిన 2 విధములైన బుద్ధులను వేవేరుగా చెప్పి వర్ణించియున్నారు. ఆ 2 బుద్ధులలో నుండి సాంఖ్యబుద్ధిననుసరించియుండు సాంఖ్యయోగుల యొక్క జ్ఞాననిష్టను అపురాప్రోక్తమయనగా గీ 3.3 అను మొదలగు వాక్యముల ద్వారా వేరుగా చెప్పియున్నారు. మరియు యోగబుద్ధిననుసరించి కర్మయోగముతో కూడిన నిష్టను కర్మయోగేన యోగినాం గీ 3.3 అను మొదలగు వాక్యముల ద్వారా వేవుగా చెప్పియున్నారు. కర్తృత్వము అకర్తృత్వము మరియు ఏకత్వము అనేకత్వము మొదలగు భిన్న భిన్నములైన బుద్ధులను ఆశ్రయించుకొనియుండు ఏ జ్ఞానము మరియు కర్మలు ఉన్నవో రేంటిని అనగా ఆ జ్ఞాన కర్మలను ఒకే పురుషుని ఎందుకూడియుండుటను అసంభవమని తలంచు భగవంతుడైన శ్రీకృష్ణుడే స్వయముగా పైన చెప్పబడినట్లుగా సాంఖ్యబుద్ధి మరియు యోగబుద్ధిని ఆశ్రయించుకొనియుండు 2 వేగు నిష్ఠలని చెప్పియున్నాడు. ఏ విధముగా ఈ గీతాశాస్త్రమునందు పై 2 నిష్ఠలు అనగా సాంఖ్యబుద్ధి మరియు యోగబుద్ధి వేరువేరుగా వర్ణించబడియున్నవో ఆ విధముగానే శతపథి బ్రాహ్మణమునందు శతపథి కూడా వేవేగానే చూపించబడియున్నవి. ఆ శతపథి బ్రాహ్మణమునందు ఈ ఆత్మలోకమును పొందగోరు వైరాగ్యశీలురైన బ్రాహ్మణులు సన్యాసమును స్వీకరింతురు అని చెప్పబడియున్నది. ఈ విధముగా సర్వకర్మలను విసర్జించు అనగా సన్యసించు పద్ధతిని అనుసరించి అదే వాక్యము చివర భాగమునందు ఏదైతే మాకు మాత్రమే సంబంధించియున్న ఆత్మయే లోకము ఆ మేము సంతానము ద్వారా మరి ఇంకా దేనిని పొందుదుము అని చెప్పబడియున్నది. చూ కింప్రజయ కరిష్యామో యేషాంనో రెండు యమాత్మాయం లోకః. బ్రూ ఏప్రిల్ 4, 1922. ప్రాకృత ఆత్మ అనగా అజ్ఞాని యగు మానవుడు ధర్మజిజ్ఞాసనంతరము మరియు వివాహమునకు పూర్వము ముల్లోకములను పొందుటకు సాధన రూపమైన పుత్రుని అనగా దైవము మరియు మానవుడు వంటి రెండు విధములైన సంపదను పొందవలేనని తలంచనారంభించెను. వీనిలో పితృలోకములను పొందుట సాధన రూపమైన అకర్మ మానవ. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 14. సంపత్తి మరియు దేవలోకమును పొందుటకు సాధన రూపమైనది విద్య అనగా దైవధనము అనగా జ్ఞానము అని కూడా అచ్చటనే చెప్పబడియున్నది. ఈ విధముగా పైన చెప్పబడిన శృతివాక్యమునందు విద్యావిహీనుడై ప్రాపంచిక వస్తువులయ్యందు మనసు కలిగియున్న పురుషునికే శ్రోతాది సమస్త కర్మలు చెప్పబడినాయి. ఆ విధముగు సమస్త కర్మలను త్యజించి విద్యావంతులైన బ్రాహ్మణులు సన్యాసమును స్వీకరించుదురు అను వాక్యముననుసరించి చూచిన కేవలము బ్రహ్మలోకమును పొందగోరు నిష్కామి అనగా ఎటువంటి కోరికలు లేనటువంటి పురుషునికే కుదురునని చెప్పబడినది. ఒకవేళ భగవంతుడైన శ్రీకృష్ణునికి శ్రాతకర్మలు మరియు జ్ఞానం యొక్క సముచ్చయము అనగా రెండు విధములగు పద్ధతులు ఒకే పురుషునికి తగునను భావము ఇష్టమని ఒప్పుకొన్నచో లేక చెప్పినచో ఆయన సవివరముగా పైన ఆ రెంటినీ విడదీసి చెప్పినదంతయు వ్యర్థమైనదిగా రుజువగును. అంతేగాకుండా అట్టి సముచ్చయమును ఒప్పుకొన్నచో ఆ జాయసి చేత్కర్మణస్తే గీ 3.1 మొదలగు అర్జునుడు వేసిన ప్రశ్న కూడా నిరర్థకమే యగును. ఒకవేళ జ్ఞానము మరియు కర్మలు రెండు ఒకే పురుషునియందు ఒకే కాలములో కలిగియుండుట సంభవమేనని మరియు కర్మ కంటే జ్ఞానమే గొప్పదని భగవంతుడు ఇంతకు పూర్వమే చెప్పియుండకపోయినట్లయితే అర్జునుడు భగవంతుడు చెప్పిన మాటను సరిగ్గా వినకుండానే లేక విన్నా సరిగ్గా అర్థము చేసుకోకుండానే జాయసి చేత్కర్మ నస్తే మతాబుద్ధి గీ 3.1 అను వాక్యము ద్వారా భగవంతుని యందు అబద్ధపు ఆరోపణ చేసిన వాడగును. నిజముగా మానవమాత్రులందరికీ జ్ఞానము మరియు కర్మ సముచ్చయము అనగా రెండు ఒకే పురుషుడు ఒకే కాలమునందు చేయగలుగుట సంభవమేనని భగవంతుడు చెప్పియున్నట్లయితే అదే మాట అర్జునునకు కూడా చెప్పియుండవలసినది గదా. మరి అలా చెప్పియుండలేదు గదా. యత్రేపతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అనగా పై రెంటిలో నీకు ఏది శ్రేయస్కరమో దానినే చేయుము అని చెప్పియుండడు గదా. అట్లేలేనచో అపాయత్యము నుండి ముక్తిని పొందగోరు రోగికి వైద్యుడు మధురము మరియు శీతలమైన పదార్థములను సేవించమని చెప్పినప్పుడు రోగి ఆ రెంటిలో ఒకదానినే ముందుగా చెప్పమని కోరలేడు గదా. ఒకవేళ అర్జునుడు భగవంతుడు చెప్పిన విషయమును సక్రమంగా అర్థం చేసుకోనందున అలాంటి ప్రశ్న వేశాడనుకుంటే అప్పుడు భగవంతుడు అర్జునుని ప్రశ్నకు అనుకూలంగానే నేను జ్ఞానము కర్మలు రెండు కలిసి ఉన్నప్పుడే మోక్షము సిద్ధించునని చెప్పియున్నాను గదా. ఇప్పుడు నీకు ఈ సందేహము భ్రాంతి ఎట్లు కలిగినది అని చెప్పి ఉండేవాడు గదా. అందుచేత అర్జునుని ప్రశ్నకు విపరీతముగా నేను ముందే చెప్పియున్నాను గదా అని చెప్పుట కుదరదు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 15. ఇదేగాకుండా కేవలము స్మార్థకర్మలతో పాటు జ్ఞానము కలిసియే యుండును అని చెప్పి ఉండినచో ఆ రెంటినీ పై విధముగా విడదీయుటకు దరదు. అలా కాకుండా అయుద్ధం చేయుట అనుస్మార్థకర్మ క్షత్రియ వర్ణము వారికి స్వధర్మమే అని అందామంటే తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి గీ 3.1 అనగా యుద్ధము వంటి ఘోరపాప రూపమైన కర్మలు చేయుటకు నన్ను ఇందులకు పురికొల్పుచున్నావు 3 అని అర్జునుడు కృష్ణుని ఎత్తిపొడుపుగా అడుగుట కుదరదుగదా. అందువలన ఇచ్చట తేలిన సారాంశమేమన ఈ గీతాశాస్త్రమునందు శ్రాతలేక స్మార్థ సిద్ధాంతములకు సంబంధించిన ఎటువంటి కర్మతోనూ ఆత్మజ్ఞానమునకు సంబంధము కలదని ఏ పండితుడు గూడా రుజువు చేయజాలడు. అజ్ఞానము వలనగాని లేక ఆసక్తి మొదలగు దోషముల వలనగాని కర్మలయందు చిక్కుకున్న మానవుడు ఎప్పుడైతే యజ్ఞములు దానములు లేక తపము మొదలగు కర్మలు చేసి తన అంతఃకరణమును మాలిన్యరహితముగా శుభ్రపరచుకొనునో అప్పుడు అతనికి పరమార్థ తత్వ విషేకమైన జ్ఞానము కలుగును. ఆ జ్ఞానబలముతో ఈ ప్రపంచమంతయు ఆ పరబ్రహ్మతత్వము కంటే వేవుగా లేదని తెలిసినవాడే కర్తృత్వ భావమును త్యజించును. ఆ విధముగా కర్మలు మరియు కర్మఫలము నుండి నివృత్తి పొందియున్నను సంపూర్ణము సర్వాంగపూర్ణము అయిన జ్ఞానమును పొందిన మానవుడు ఫలప్రాప్తి భావముతోగాక కేవలము లోకసంగ్రహార్థము జ్ఞానమును పొందక పూర్వము వలెనే నిరాసక్తతో కర్మలు చేయుచుండును. అటువంటి జ్ఞానికి కర్మఫలము అంటదు, అందుచే అతనికి కర్తృత్వ భావము ఉండదు. భగవత్స్వరూపుడైన వాసుదేవుడు అనగా కృష్ణుడు తనలోక ధర్మముననుసరించి కర్మలు చేయుచున్నను ఆయన సర్వాంగపూర్ణమైన జ్ఞాని అయినందువలన ఆయనకు కర్తృత్వ భావము ఉండదు. ఆయనకు వలనే కర్తృత్వ భావమును త్యజించి కేవలము లోకసంగ్రహార్థము కర్మలు చేయు మానవునికి కూడా కర్మఫలము అంటదు. ఇంతేగాకుండా కర్మను సాధనముగా చేసుకుని అగ్నిహోత్రాది కర్మలను అనుష్ఠించు స్వర్గాదులను కోరు సాధకుడు కూడా మధ్యలో జ్ఞానము కలిగినందువలన ఆయా కర్మానుష్ఠానమును త్యజించనేని అనగా ఫలాసక్తిని వదలి నిరాసక్త భావముతో ఆయా కర్మలు చేయుచుండినను ఆ కర్మలు కామ్యకర్మలు కానందున కర్మఫలము జ్ఞానికి వలె అతనికి కూడా అంటదు. కుర్వన్నపి నలిప్యతే గి 5.7 నకరోతి నలిప్యతే మొదలగు వాక్యముల ద్వారా భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుడు అచ్చటచ్చట ఇటువంటి మాటలే చెప్పియున్నాడు. అంతేగాకుండా పూర్వయః పూర్వతరం కృతం గి 4.15 కర్మణేవ హి సంసిద్ధిమాస్థితాం జనకాదయః మొదలగు వాక్యములను గూడ చక్కగా విశదముగా చూచిన ఎడలపై భావమే స్థిరపడును. అయితే ఆ వాక్యములను ఏ విధముగా తెలియవలేను అని సామాన్యులు అడుగుదురు. అందులకు సమాధానమేమనగా శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 16. ఇంతకు పూర్వము జనక మహారాజులాంటి కర్మలు చేయువారు గూడా జ్ఞానులే యుండియు లోకసంగ్రహార్థం మాత్రమే కర్మలు చేయుచుండేడివారు. ఆ విధముగా కర్మలు చేయుచుండియు గుణములే గుణములయందు వ్యవహరించుచున్నవి అనగా తమ దేహాదులు మాత్రమే కర్మలయందు నిమగ్నమైయున్నవిగాని తాము మాత్రము ఎటువంటి కర్మలు చేయుటలేదు అని తలంచుచుండేడివారు. అందువలననే జనకాదులు సిద్ధిని పొందగలిగిరి. ఇట్లు విచారించగా తెలియనదేమనగా జనకాదులు కర్మ సన్యాస భావము స్థిరముగా కలిగియుండియు ఫలభావమును కర్తృత్వ భావమును వదలి కర్మలు మాత్రము చేయుచునే యుండిరి. ఆ విధముగా కర్మలు చేస్తూ ఉండి కూడా పరమస్థితిని అనగా మోక్షభావమును పొందగలిగిరి. ఒకవేళ జనకాదులకు తత్వజ్ఞానము కలిగియుండలేదు అను అర్థమును గ్రహించినను కర్మఫలమును తాము స్వీకరించక ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయుచుండిరను భావమును గ్రహించినను అట్టి కర్మల ద్వారా చిత్తశుద్ధి రూపమైన సిద్ధి లేక జ్ఞానోదయమునకు సాధన రూపమైన అంతఃకరణ శుద్ధి రూపమైన సిద్ధి కలిగనదని తెలియనుగును. అందుకే భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుడు యోగులు అంతఃకరణ శుద్ధి కొరకు కర్మలు చేయుచుందురు అని చెప్పియున్నాడు. అంతేగాకుండా సర్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః గీ 18.46 అనగా తనకు విధించబడిన కర్మలను ఫలాపేక్షరహితముగా ఆచరించిన మానవునికి సిద్ధి కలుగును. అలా చెప్పిన తరువాత మరల అటువంటి సిద్ధిని పొందిన పురుషునకు సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ గీ 18.50 అనగా అలా చిత్తశుద్ధి కలిగిన పురుషునకు జ్ఞానోత్పత్తి ద్వారా బ్రహ్మత్వము సిద్ధించును అని జ్ఞాననిష్ట కలుగు మార్గమును గురించి భగవంతుడు చెప్పియున్నాడు. అందుచేత గీతాశాస్త్రము నిర్ణయించి చెప్పు సందేశమేమనగా కేవలము తత్వజ్ఞానము ద్వారా మాత్రమే ముక్తి లభించును, కర్మలతో కూడియున్న జ్ఞానము ద్వారా మాత్రము లభించదు. ఈ భావము అనగా భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణులవారు చెప్పిన ఈ సందేశము ముందు ముందు ఈ గ్రంథమునందు అనేక సందర్భములందు మనకు స్పష్టముగా బోధపడును. ఈ విధముగా ధర్మ సంబంధమైన విషయమునందు ఏ మానవుని చిత్తము మోహమును చెందినందువలన అతడు శోకసాగరమనబడి మునకలు వేయుచుండునో అటువంటి అర్జునునకు ఆత్మజ్ఞానము కలుగకుండా శాశ్వతమైన చిత్తశాంతి కలుగదని నిర్ణయించి అతనికి ఆత్మజ్ఞానము కలిగించి తద్వారా అతనిని ఉద్ధరించవలయును అని తలంచి వాసుదేవుడు ఇచ్చట ఆత్మజ్ఞానమును పొందు మార్గమును గురించి విశడముగా చెప్పుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 17